జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ పరమ భాగవతులారా, రామలక్ష్మణులుని తీసుకుని సిద్ధాశ్రమానికి చేరాడు విశ్వామిత్ర మహర్షి. వారందరూ కూడా ఎదురు వచ్చారు. అద్య గచ్చామ హే రామ సిద్ధాశ్రమమనుత్తమం తదాశ్రమ పదం తాత తవాప్యేతత్ యథామమ. ఇదేనయా సిద్ధాశ్రమము, ఈ ఆశ్రమానికి వచ్చేసాము. తమ దృష్ట్వా మనయస్సర్వే సిద్ధాశ్రమ నివాసినః, సంతోషించారట అందరూ కూడా చూసి. సిద్ధాశ్రమం వారంతా విశ్రాంతి తీసుకోమన్నారు, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. తాం రాత్రి ముషిత్వ, ఆ రాత్రి అలా విశ్రాంతిలో ఉండగా, ప్రభాతకాలే చ ఉత్థాయ పూర్వసంధ్యా ఉపాస్యచ, ప్రభాతమునందే నిద్రలేచారు. పూర్వసంధ్యా కార్యక్రమాలన్నీ ముగించుకున్నారు అందరూ కూడా. అధతౌ దేశకాలజ్ఞౌ రాజపుత్ర వరిందమౌ దేశే కాలే చ వాక్యజ్ఞౌ అబ్రూతాం కేశవం కౌశికం వచ. కౌశిక మహర్షి విశ్వామిత్రుని దగ్గరకు వచ్చారు. ఇద్దరు కూడా వచ్చి, భగవన్ శ్రోతుమిచ్చావో ఎస్మిన్ కాలే నిశాచరౌ సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్ నాతివర్తేత తత్క్షణం. చెప్పండి, మేము సిద్ధంగా వచ్చాము, ఆ నిశాచరులు అసలు ఎటునుంచి వస్తారు, ఎలా ఉంటారు అని అంటే, ఏవం బ్రువాణౌ కాకుస్థౌ త్వరమాణౌ యుయుత్సయ సర్వేతే మునయ ప్రీతాః ప్రశశంసరు నృపాత్మజౌ. అలా చెప్పగానే సంతోషించారట ఋషులందరూ కూడా. వారి యొక్క త్వర అంటే సిద్ధంగా ఉన్నారు రక్షణకి జాగరూకతతో అని అందా ఆనందపడ్డారు. విశ్వామిత్రుడు అంటూ ఉన్నాడు, అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షంతౌ రాఘవౌ యువాం. ఈరోజు మొదలుకొని 6 రాత్రులయ్యా, అంటే 7 రోజులు అవుతాయి అన్నమాట. 6 రాత్రులు గడిచిన తర్వాత 7వ రోజుక హోమ సమాప్తి చేస్తారు. కనుక దీక్షాం గతో హేష ముని మౌనిత్వంచ గమిష్యతి. మౌనిత్వం అంటే మాట్లాడే పని ఉండదు, ఆ యజ్ఞము నడిచిపోతూ ఉంటుంది. కనుక ఇక మీరే రక్షించాలి అని అంటే అలాగే అన్నారు. తౌతు తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ అనిద్రౌ షడహోరాత్రం తపోవనం అరక్షతోం. అలా రక్షణతో ధనుర్బాణాలు ధరించి ఇద్దరు కూడా తిరుగుతూ ఉన్నారు. అధ కాలే గతి తస్మిన్ షష్ఠేహని సమాగతే. ఇక 6వ రోజు 5 రాత్రులు గడిచిపోయినాయి, 6వ పగలు అప్పుడు సౌమిత్రితో అంటూ ఉన్నాడట రాముడు. సౌమిత్రిం అబ్రవీత్తు రాము ఎత్తోభవ సమాహిత. ఆఖరి రోజు ఇది, పగలు సిద్ధంగా ఉండాలి సుమా, మనము వస్తే వాళ్ళిక ఈరోజే రావచ్చు అని చెప్పాడు. ఈయన ఆయన కూడా ఒకరిని ఒకరు హెచ్చరించుకున్నట్లుగా సిద్ధంగానే ఉన్నారు. ఆ సమయంలో ఎలా ఉన్నది అని అంటే, సదర్భ చమసృక్ ఆసనం సమిత్ కుసుమోచ్చయా విశ్వామిత్రేణ సహిత వేదిర్జజ్వాల సరత్విజాన్ అంతర్వచ్చ యథాన్యాయం యజ్ఞం అసౌ సంప్రవర్తతే. అక్కగా ప్రజ్వరిల్లుతో ఉన్నది అగ్ని, మంత్రములు బాగా ఉచ్చైశ్వరముతో ఆనందంగా చదువుతున్నారు. ఇంతవరకు రాలేదు, భయపడిపోయి ఉంటారు రాక్షసులు అనే ఆనందము. జజ్వాల మహాప్రకాశవంతంగా ఉన్నదట వేది. అలాగే గడ్డాలు మీసాలతో ఉన్న ఇలా గడ్డాలు, వీళ్ళ వేషాలు కూడా ప్రజ్వరిల్లుతో ఉన్నాయి, కాంతులీనుతూ ఉన్నాయి. చుట్టూ వాతావరణం అంతా కూడా చాలా ప్రకాశవంతం అయిపోయింది, మొత్తం అంతా కూడా అద్భుతంగా నడిచిపోతూ ఉన్నది అని ఆనందపడ్డారు. 5 రాత్రులలా చేసుకుంటూ వచ్చారు. ఇక 6వ రోజు పగలు ఇక ఎలా ఉన్నది అని అంటే, తొలుదొల్త కల్పాంతతో యదధ్వని భంగి వినువీధి దాడున స్వనములెసగే అటుమీద పద్మిని విటుడు కన్పడకుండ సాంద్రరజో మేఘజాలమడరే తరువాత చూపడు తలయెత్త రాకుండ వితతంబుగా శిలా వృష్టి గురిసే పదపడి మఖశాలపై గహనంబుపై వేదిపై శోణిత వృష్టి గురిసే అసురసేనా సమేతులై అంబరమున పన్ని దుష్టాత్ముడైన సుబాహుడును దురంత సత్తుడు మరీచుడనడువాడు పాయక ఉరిశక్తి కావించు మాయ వలన. కాసేపటికి పెద్ద ధ్వనులు వచ్చేసినాయి. ఆకాశమంతా ముందు కల్పాంతతో ధ్వని ప్రళయకాలమునందు మేఘములు గర్జించినట్లుగా ఉరిమినట్లుగా పెద్ద ధ్వనులట ఆకాశం మీద పెద్ద పెద్ద ధ్వనులు హు అనుకుంటూ పెద్ద మాతలు వచ్చేస్తూ ఉన్నాయి. అటు మీద పద్మిని విటుడు కనపడకుండా సాంద్రరజో మేఘజాలమడరే. ఆ తర్వాత దుమ్ము రేగింది, ఆకాశానికి అంటిపోతూ ఉన్నది, సూర్యుడిని కప్పేసింది. ఇక్కడంతా దుమ్మే మొత్తం కళ్ళు కనపడనీనట్లుగా చేసేసింది. తరువాత చూపరు తల ఎత్తరాకుండా, ఇక తల కూడా పైకెత్తితే పగిలిపోయేటట్లుగా శిలావృష్టి కురుస్తూ ఉందట. సన్నని రాళ్ల వర్షం కురుస్తూ ఉన్నది. ఆ తరువాత పదపడి మఖశాలపై గగనంబుపై వేదిపై శోణిత వృష్టి కురిసే. ఆ తర్వాత అరణ్యాల మీద, అలాగే ఆ యజ్ఞ వేదికల మీద, ఆ శాలల మీద వర్షము, ఏం వర్షం అంటే రక్తం, ఎర్రని వర్షం పడి ఆకాశం మీద కిందకి దిగుతూ ఉంటే మొత్తం బాణాలు వేసేసేది అల్లిక చేసేసారు. ఎక్కడ కూడా దిగనీయకుండా పట్టేసి వచ్చేటటువంటి వారు అలా అంబరము ఆకాశం మీద పన్ని దుష్టాత్ముడైనటువంటి సుబాహుడు, మారీచుడు, ఇంకా వారితో కూడిన సైన్యము. దానిలో సుబాహుడిని సంహరించాడు. వెంట ఉన్నటువంటి వాళ్ళంతా పారిపోయారు. సతేన పరమాస్త్రేణ మానవేన సమాహత సంపూర్ణ యోజన శతం క్షిప్త సాగర సంప్లవే. ఆ తర్వాత మానవాస్త్రం వేసి కొట్టాడు. ఆ మానవాస్త్రాన్ని ఉపయోగించితే తీసుకుపోయి 100 యోజనములు దోసేసింది వాడిని. మారీచుడిని పోయి సముద్రంలో పడ్డాడు. ఇంకెక్కడున్నారు? ఇంకెవరు లేరు. మొత్తం అంతా ప్రశాంతంగా ఉంది. రాక్షస మాయ అదంతా ఏమీ రానిలేదు. మాయని భగ్నం చేసేసాడు ఆయన. మాయ భగ్నం అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నది. ఆ మాయ అంటే అదే ఎప్పుడు గుర్తుకొచ్చింది, తాటక. అసలు మొదటిది అది మాయ. ఆ మాయ అనేది ఏమిటంటే ఆవహించడానికి పోతనా మాయే, పోతానా, అక్కడ కూడా పదము. ఇది కూడా తాట. తాట కా అనేది మామూలుగా సంస్కృతంలో స్వార్థంలో వస్తూ ఉంటుంది. తటము అంటే ఒడ్డు, ఒడ్డు సంబంధము. ఒడ్డు అంటే నదులు, చెరువులు మొదలైనవి ఉంటాయి, గట్లు అన్నమాట. ఏదేదో ఒడ్డును కూర్చుంది, ఎలాగానే పట్టేస్తుంది అన్నట్లుగా ఆ ఒడ్డును ఉంటుంది. ఏ ఒడ్డునంటే మన దగ్గరే ఉంటుంది, అది మాయ, మన కమ్మేస్తూ ఉంటుంది. అలా మొదటిది అది మాయ. ఆ మాయని భగ్నం చేశాడు రాముడు. అయితే చరిత్రతో కూడా కలిపి చెబుతుంటారు, ఇది మనము గ్రహించుకోవలసింది. చరిత్ర చరిత్రే, మళ్ళీ చరిత్ర కల్పితం కాదు. అలా అయితే పూర్తిగా కల్పిత చరిత్రలు చాలా ఉన్నాయి. కథలు, కాశీ మజిలీ కథలు లాంటివి ఎన్నో కల్పిత కథలు ఉంటాయి, అవి చెప్పుకోవచ్చు, అవన్నీ కల్పితాలే. కానీ ఇలా కాదు, ఇక్కడ ఇది జరిగేది ఇలాగే. తాటక స్త్రీ ఉన్నది అక్కడ, దానికి ఇలా అర్థం కూడా చెప్పుకోవచ్చు, ఆ పేరు అలా ఉంటుంది అన్నమాట. కనుక మొదటిది మాయ, అలాగే ఆయనకి మాయే, వీళ్ళు ఇద్దరు కూడా రాముడు భగవంతుడే, కృష్ణుడు భగవంతుడే అని మనం తెలుసుకోవాలి. అప్పటి వాళ్ళు తెలుసుకుంటారో లేదో మనకు అనవసరం, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మనకెందుకు. మనము తెలుసుకుంటూ మన కర్మని పరమాత్మ ద్వారా మాయం చేసుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి. మాయ అంటే ప్రకృతి అండి, అంతేది. అదేదో ఒక వస్తువులాగా అట్లా ఉండేది కాదు, మన లోపలే మనస్సులో నుంచే ఆలోచనలు వచ్చేటటువంటివి, మనం తినే ఆహారాల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన పరిసరాల ద్వారా వచ్చేసి కమ్మేస్తూ ఉంటాయి. కనుక జాగ్రత్తగా మనం ఏమీ వాటిని తెలుసుకోలేం కనుకనే ఆ జయించే మహాపురుషుల్ని శరణు వేడతాం. అందుకే శ్రీరామ శరణమ్మ అంటే ఆయన చూస్తాడు, ఆయనే కాపాడుతూ ఉంటాడు. అలా చూసుకుంటూ కూడా మనము ఉండాలి. అది నేను చెప్పాలి అనుకున్నది, ఇప్పుడు గుర్తొచ్చింది మాయను. కానీ ఒక్కొక్కసారి అలా పోతూనే ఉంటాయి కొన్ని కొన్ని. ఇక ఈ యజ్ఞరక్షణ అయిపోయింది. ఆ యజ్ఞరక్షణ యజ్ఞము మొత్తము కూడా పూర్తి చేసేశారు. ఆ తర్వాత అభివాద్య ముని శ్రేష్టం జ్వలంతమివ పావకం. ఇక అగ్ని దేవునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ విశ్వామిత్రుడు. పూర్తయిపోయింది యజ్ఞము అని చాలా సంతోషంగా ఆయన ఉంటే ఆ ఊచతుర్ మధురోదారం వాక్యం మధుర భాషిణవో. ఆరు రాత్రులు అయిపోయినవి, ఏడవ రోజు అయిపోయింది, యజ్ఞం కూడా సమాప్తము అయిపోయింది, అవబృధ స్నానం కూడా అయిపోయింది. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు వచ్చి నిలబడి అంటూ ఉన్నారట, ఇమౌస్మ మునిషార్ధూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావకిం. ఇద్దరు నిలబడి, మునిషార్ధూల, ఓ మునిశ్రేష్ఠుడా, నమస్కారాలు మీకు, ఇదిగో కింకరులము మేము ఏం చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాము, మమ్మల్ని శాసించండి అన్నారు వాళ్ళు. సంతోషించి ఆ విశ్వామిత్ర మహాముని, నిరీతికాదిశో దృష్ట్వా కాకుస్థమిదమబ్రవీత్ కృతార్థోస్మి మహాబాహో, కృతం గురువచస్త్వయా సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః. సంతోషమైపోయింది, ఈ సిద్ధాశ్రమము పేరుకు తగినట్లయిపోయిందయ్యయా, నువ్వు చేసినటువంటి ఈ పనులు యజ్ఞరక్షణ, మేము కృతార్థులం అయిపోయాం, మేమందరమీ కూడా ఇక మాకు చేయవలసిన పని లేదు, ఇదే చిట్ట చివరి యజ్ఞం, అందుకే ఎక్కడ మనకు కనపడడు ఆయన, అయిపోయింది ఆయన చేసేటటువంటి యజ్ఞాలన్నీ. మరి ఏమేమి చేశాడో, 50,000 సంవత్సరాలు 60,000 సంవత్సరాలు తపస్సులు చేశాను అంటాడు ఆయన, మరి ఏ యజ్ఞాలు ఏమిటో, అవి ఏం చేశాడో అన్నీ. ఈ యజ్ఞంతో సమాప్తం అయిపోయింది, ఇక మనకు ఎక్కడ కూడా తర్వాత అంటే యజ్ఞం చేసేటట్టు కనపడడు, వెంట వస్తాడు రామచంద్రస్వామికి, ఇంకా కొన్ని కార్యక్రమాలు జరిపించేసి ఇక కనిపించడు మనకి విశ్వామిత్రుడు. అలా నిలబడినటువంటి వారికి ఆజ్ఞాపయ అంటూ ఉన్నారు, మీరు ఏం చెబితే అది చేస్తాము అన్నారు. నిజానికి ఏం చెబితే అది చేస్తాము అని అంటే అసలు ఇక్కడ జరగలిసింది ఏమిటి, యజ్ఞం పూర్తయిపోయింది, తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి. మరి దశరథ చక్రవర్తి భయపడుతూ పంపించాడు రాముడిని, మరి తండ్రి ఇలా భయపడిపోతూ ఉన్నాడు కనుక యజ్ఞము వచ్చిన పని అయిపోయింది, యజ్ఞ రక్షణ అయిపోయింది, వెళ్ళిపోవాలి, వెళ్తాము అని సెలవిప్పించమనాలి అంటలా మీ ఇంకా ఆజ్ఞాపించండి ఇంకేం చేయమంటారు అంటున్నారు. ఏమిటి దానికి కారణం ఏమిటంటే చెబుతూ ఉన్నాడు ఆయన విశ్వామిత్రుడు. ఏమిటి కారణము అంటే వీళ్ళు అంటానికి కారణం ఏమిటి కారణము అని అంటే ఆ రాత్రి మిథిలి నుంచి వచ్చారు విశ్వామిత్రుని దగ్గరకు, జనకుడు పంపించాడు, ఆయన యజ్ఞం ఏదో జరుగుతూ ఉన్నది, ఈయనకు ఆహ్వానం పంపించాడు. ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చిన సంగతి మరి ఆయనకి తెలిసిందో, మరి 6 రోజులు అయింది కదా, మరి అవన్నీ మనకి ఇక్కడ ఏం చెప్పరు. ఒకవేళ తెలిసి ఈ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా మిథిలికి తీసుకురమ్మని చెప్పకుండానే, చెప్పటం ఏమి చెప్పరు, అలా అలా ఏమైనా అట్లాంటి ఆలోచన ఏమైనా జరిగిందేమో మనకైతే తెలియదు, వాళ్ళు అలా పంపించారు కనుక మనం ఒక ఊహ చేస్తే అలా అనిపిస్తూ ఉంటుంది. పెద్దల విషయాలు గంభీరంగా ఉంటారు కానీ బయటపడరు. మరి వీళ్ళు బయటపడలేదు, రామలక్ష్మణులు కూడా, ఎందుకనంటే జనక చక్రవర్తి దగ్గర ఒక అమ్మాయి ఉందని తెలుసు, అలాగే అక్కడ ఒక ధనువు ఉందని తెలుసు, అన్నీ తెలుసు. అక్కడికి మరి ప్రత్యేకించి వీళ్ళంతటి వీళ్ళు వెళ్తే గౌరవం కాదేమో అని వీళ్ళు, ఇప్పుడు సమయం కుదిరింది కనుక విశ్వామిత్రుడి ద్వారా వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో మాట్లాడారు. అది గమనించాడు ఆయన కూడా, గమనించి ఆయన కూడా అంటూ ఉన్నాడు, ఇది ఆయన వాల్మీకి చెప్పలేదు, వ్యాఖ్యానంలోనూ చెప్పలేదు, ఇలా అనుకున్నది నా మాటగా నేను చెబుతూ ఉన్నా, ఇలా జరిగి ఉంటుందేమో అని. కనుక అలా విశ్వామిత్ర మహర్షి ఏమంటున్నాడంటే, రామం వచనమబ్రువన్ మైథిలస్య నరశ్రేష్ట జనకస్య భవిష్యతి యజ్ఞ పరమధర్మిష్ట తస్య యశామహే వయం. రామ మరి రమ్మంటే బాగుండదేమో, ఇప్పటికే చాలా యజ్ఞరక్షణ చేసి అలసిపోయారు, నడిచి వచ్చారు, చాలా రోజులైంది మరి అనుకుంటూ చెబుతున్నాడు జనకుడు. ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడయ్యా, అక్కడ యజ్ఞము భవిష్యతి, అక్కడ యజ్ఞం జరగబోతూ ఉన్నది, అశ్వామహే వయం మేము వెళతాం, త్వంచైవ నరశార్ధూల సహ అస్మాభిహి గమిష్యసి, కనుక నువ్వు కూడా మాతో వస్తే బాగుంటుంది, అద్భుతం ధనురత్నం చ తత్ర తద్రష్టుమర్హసి అక్కడ ఒక ధనురత్నం ఉన్నది, ధనువురత్నము, శ్రేష్టమైనటువంటి ఒక ధనువు, దానిని నువ్వు చూస్తే బాగుంటుంది. తద్ధి పూర్వం నరశ్రేష్ట దత్తం సదసి దైవతైహి అప్రమే బలం ఘోరం మఖే పరమభాస్వరం. అది చాలా గొప్పది, దేవతలు ఇచ్చారు అక్కడ వారికి. నాశ్యదేవ నగంధర్వ నాసుర నచరాక్షసాః కర్తుమారోపణం శక్త న కథంచన మానుషాః. దానిని దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు కూడా దానిని నారి అలా పైన వంచి తగిలించటానికి ఆరోపణ చేయటం ఎవ్వరికి సాధ్యం కాలేదయ్యా. మనుషులు కూడా ప్రయత్నం చేశారేమీ వాళ్ళు వల్ల కాలేదు. ధనుషస్తస్య వీర్యంతు జిజ్ఞాసంతో మహీక్షితః నశేకుర్ ఆరోపయితుం రాజపుత్ర మహాబలాః తద్ధనుర్నరశార్దూలమైథిలస్య మహాత్మనః తత్ర ద్రక్ష్యసి కాకుస్థయజ్ఞం చ అద్భుత దర్శనం. అలా వచ్చావు అని అంటే నువ్వు కూడా మాతో యజ్ఞం చూసినట్టు ఉంటుంది, ఆ ధనువుని కూడా చూసినట్టు ఉంటుంది. తద్ధి యజ్ఞఫలం తేన మైథిలేన ఉత్తమం ధను, కనుక వెళ్తే బాగుంటుంది. అంటే స్వస్తి వస్తు గమిష్యామి సిద్ధ సిద్ధాశ్రమోదహం. అంటే అలాగే అన్నాడు ఆయన కూడా, మీరేం చెప్తే అదే కదా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాము అని. అంటే అక్కడ వారందరికీ కూడా సిద్ధాశ్రమం వారితో స్వస్తి వస్తు, మీకు అందరికీ స్వస్తి వహ కలుగుగాక అంటున్నాడు విశ్వామిత్రులు. ఎందుకంటే ఇక తిరిగి రాడు, అందుకే స్వస్తి కలగాలి మీకని చెప్పాడు అక్కడ వారికి. గమిష్యామి వెళుతూ ఉన్నాం, ఉత్తరే జాహ్నవీ తీరే హిమవంతం శిలోశ్చయం, ఆ హిమవత్ పర్వతానికి వెళ్ళిపోతాం మేము అని చెప్పాడు ఆయన. ప్రదక్షిణం తతః కృత్వా సిద్ధాశ్రమం అనుత్తమం ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్థాతుముపచక్రమే. అలా వారందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు ఉత్తర దిశగా కూడా. అలా అలా నడుస్తూ ఉన్నారు. మరల కథలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. కథాకథన పద్ధతి అన్నాం కదా, ఆ కథాకథన పద్ధతిలో కథలన్నీ కూడా చెప్పుకుంటూ బయలుదేరారు వారు. ఆ గంగని ఆ పాయలు రకరకాలుగా చాలా ఉంటాయేమో, వాటన్నిటినీ దాటుతూ ఉంటారు. గంగా నదీ పాయ ఒకటి వస్తే దాన్ని దాటారు, అంతకుముందు కూడా దాటారు ఒకటి, మరల కూడా దాటుతూ ఉన్నారు. చాలా కథలు చెప్పాడు. ఈ కథలన్నీ ఏదో భారతంలో వాటిలో వచ్చేటటువంటి కథలే. ఆ సగరుడి కథ, ఏదో యజ్ఞం ఏమంటారు, సముద్ర మథనము, ఇలాంటివన్నీ తెలిసిన కథలే. మళ్ళీ ఇక్కడ ఊరికే వాటిని చెప్పుకోవటమే, దానివల్ల ఏమీ ప్రయోజనము. అన్నీ అలాంటి కథలు చెప్పుకుంటూ వాళ్ళు బయలుదేరారు. సరే, ఇంకా చూద్దాం తర్వాత ఇక ఏమి జరగబోతు ఉన్నదో, అది కూడా రేపు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.